Book 2 56 56 المشاعر الأحاسيس భావాలు وجود رغبة నాకు కావాలని అనిపించుట لدينا الرغبة మాకు కావాలని అనిపించుట ليس لدينا رغبة మాకు కావాలని అనిపించకపోవుట الإحساس بالخوف భయం వేయుట أشعر بالخوف నాకు భయం వేస్తోంది لا أشعر بالخوف నాకు భయం వేయడం లేదు توفر الوقت సమయం ఉండుట لديه وقت ఆయనకి సమయం ఉంది ليس لديه وقت ఆయనకి సమయం లేదు الشعور بالملل విసుగ్గా ఉండుట هي تشعر بالملل ఆమెకి విసుగ్గా ఉంది هي لا تشعر بالملل ఆమెకి విసుగ్గా లేదు الشعور بالجوع ఆకలి వేయుట هل انتم جوعى మీకు ఆకలి వేస్తోందా هل انتم غير جوعى మీకు ఆకలి వేయడం లేదా الشعور بالعطش దాహం వేయుట هم عطشى వాళ్ళకి దాహంగా ఉంది هم غير عطشى వాళ్ళకి దాహంగా లేదు